పిల్ల కంటూ నేనే పోతున్న పిల్ల, కట్టెల కంటూ నువ్వు రాయ పిల్ల రమణమ్మ, కట్టెల కంటూ నువ్వు రాయ పిల్ల రమణమ్మ. అరే కంజుల బట్టి బుట్టల పెట్టాను పిల్ల, కంజుల చూసి నన్ను కలిసిపోవే రమణమ్మ, కంజుల చూసి నన్ను కలిసిపోయే రమణమ్మ. పిట్టలు బట్టి బుట్టల పెట్టాను పిల్లో, పిట్టల చూసి నన్ను పిలుసుకోవే రమణమ్మ, చూసి నన్ను పిలుసుకోవే రమణమ్మ. బాయిలో నాయి పిల్ల, నాలుగు గొలలా బాయిలో నాయి పిల్ల, నల్లా కల్లా చేప దొరికే పిల్ల రమణమ్మ, నల్లా కల్లా చేప దొరికే పిల్ల రమణమ్మ. అరే చేపను బట్టి నీ చెంతకు తెస్తాను పిల్ల, చేపను బట్టి నీ చెంతకు తెస్తాను పిల్ల, చేపల కూర నువ్వు వండరాదే రమణమ్మ, చేపల కూర నువ్వు వండరాదే రమణమ్మ. చేతికి ఏ రమణమ్మ, అందం చూసి ఆగామవుతున్న పిల్ల, అందం చూసి ఆగామవుతున్న పిల్ల, అబ్బా తోడు నిన్ను గట్టుకుంట రమణమ్మ, అబ్బా